లేజర్ పుస్తకం 13వ భాగం. కానీ ప్రస్తుతం మరో కొత్త రకమైన రికార్డులు వస్తున్నాయి. వీటిలో ఓ మెరిసే ఉపరితలం మీద శబ్దాలని అతి సూక్ష్మమైన నల్లని చుక్కల విన్యాసంగా అచ్చువేస్తారు. ఈ చుక్కలు కంటికి కనిపించవు. ఓ చిన్న సెమీ కండక్టర్ లేజర్ నుండి వెలువడే ఓ పరారుణ లేజర్ కిరణం ఆ ఉపరితలాన్ని శోధించి నల్ల చుక్కల విన్యాసాన్ని శబ్ద తరంగాలుగా మార్చుతుంది. ఈ పద్ధతిలో ఎక్కడా లోహం పళ్ళాన్ని తాకడం జరగదు, కనుక ఎక్కడా బరబరా గీకుతున్న శబ్దం రాదు. అలా పుట్టే శబ్దం కూడా కాస్తంత కూడా వృధ లేకుండా శుద్ధంగా ఉంటుంది. అంతేకాక శబ్దాన్ని మిట్టపల్లాల గాడి రూపంలో కాక నల్లని చుక్కల విన్యాసాల రూపంలో రికార్డు చేయటం జరుగుతుంది. ఇలాంటి పళ్ళాలనే కాంపాక్ట్ డిస్కులు అంటారు. లేజర్లని సందేశాలు పంపడానికి కూడా వాడతారు. ఎన్నో ఏళ్లుగా మనుషులు రేడియో తరంగాలని సమాచార ప్రసార మాధ్యమాలలో వినియోగిస్తూ వచ్చారు. వివిధ రేడియో కేంద్రాలు కానీ టీవీ కేంద్రాలు కానీ ఒకే సమయంలో కార్యక్రమాలను ప్రసారం చేయగలవు. ఎందుకంటే అవి వేరువేరు పౌనఃపున్యాల వద్ద ప్రసారం చేస్తాయి. అప్పుడు మీ రేడియోలో కానీ టీవీలో కానీ మీట తిప్పుతూ లోనికి గ్రహించే సందేశాలకు చెందిన పౌనఃపున్యాన్ని సరిచేసుకోవచ్చు. కానీ రేడియో టీవీ కేంద్రాలు వాళ్ళ పౌనఃపున్యాల మధ్య ఎడం వదలాలి. రెండు కేంద్రాలు ప్రసారం చేసే పౌనఃపున్యాల మధ్య తగినంత ఎడం లేకపోతే రెండు కేంద్రాల కార్యక్రమాలు కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆ కారణం చేత మనకి వచ్చే ఛానళ్ల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. తరంగదైర్ఘ్యం తగ్గుతున్న కొలది ఒకే విస్తృతిలో మరిన్ని సందేశాలను పంపించడానికి వీలవుతుంది. ఉదాహరణకి రేడియో తరంగాల కన్నా కాంతి తరంగాలు పొడవులో 1,000,000వ వంతు చిన్నవి. అంటే ఒకే విస్తృతి గల తరంగదైర్ఘ్యాలను తీసుకుంటే అందులో రేడియో తరంగాలతో కన్నా కాంతి తరంగాలతో అయితే 1,000,000 రెట్లు ఎక్కువ ఛానళ్లు ప్రసారం చేయవచ్చు. కానీ ఇక్కడ తిరకాసు ఉంది. రేడియో తరంగాలు వర్షం, మబ్బులు, చెట్లు, గోడలు వీటన్నిటిలోంచి ప్రసారం కాగలవు, కానీ కాంతికి అది సాధ్యం కాదు. రేడియో తరంగాలు వాతావరణంలో పైపర్ల వద్ద పరావర్తనం చెంది భూమి వంపును అనుసరిస్తూ ఎంతో దూరాలు ప్రయాణించగలవు. కానీ కాంతి ఎప్పుడూ సరళరేఖలోనే ప్రసారమవుతూ భూమి వంపు నుండి దూరంగా తొలగిపోతుంది. కానీ అంతరిక్షంలో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలనే తీసుకుందాం. అక్కడ ఇక వాతావరణం వల్ల సమస్యలు ఉండవు. కాంతి పథానికి అడ్డు వచ్చే అవరోధాలేవీ ఉండవు. అనుసరించాల్సిన భూమి వంపు కూడా ఉండదు. ఏదో ఒకరోజు అంతరిక్షంలో మనుషులు నివసించే రోజు వస్తుంది. అప్పుడు వాళ్ళు 1,000,000ల పౌనఃపున్యాల వద్ద లేజర్ పుంజాలతో హాయిగా సంభాషించుకోవచ్చు. అది మనం భూమి మీద కూడా చేసుకోవచ్చు, కానీ రేడియో టీవీలతో కాదు. ఎందుకంటే వాతావరణం అడ్డు వస్తుంది. కానీ మరి టెలిఫోన్ల విషయం ఏమిటి? మనం టెలిఫోన్లో మాట్లాడుతున్నప్పుడు రాగి తీగల వెంబడి విద్యుత్ కరెంటు ప్రవహిస్తూ సందేశాలను చేరవేస్తుంది. అలాంటి తీగల ద్వారా ఎన్నో సందేశాలని చేరవేయవచ్చు. కానీ రాగి తీగలకు బదులుగా సన్నని గాజు తీగల ద్వారా కాంతి కిరణాలను పంపిస్తే, లేజర్ కిరణాలను వాడితే ఈ ఆప్టిక్ ఫైబర్ల ద్వారా 100,000 సందేశాలని పంపించవచ్చు. పైగా రాగి కన్నా గాజు చవక, విద్యుత్ కన్నా సంసప్తమైన లేజర్ కాంతి మరిన్ని సందేశాలను మోసుకుపోగలదు. ఇప్పుడు ఎన్నో నగరాలని ఫైబర్ ఆప్టిక్ టెలిఫోన్ తీగలు కలుపుతున్నాయి. 1988 చివరిలో అట్లాంటిక్ మహాసముద్రానికి అడుగు వెంట ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేశారు. ఫైబర్ ఆప్టిక్ తీగలతో శరీరంలో మనకి కావలసిన చోటికి కాంతిని ప్రసారం చేయవచ్చు.